కృష్ణ యజుర్వేదాంతర్గత 15 ధ్యాన బిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము ప్రథమాధ్యాయము యోగసాధన వివిధ విధానములు. ఇప్పుడు ధ్యానయోగము గురించి అద్దాని కొరకే శరీర అపకరణ సంబంధమైన విశేష విషయాల గురించి చెప్పుకొనుచున్నాము. ధ్యాన యోగాగ్నిచే అనేక జన్మల సువిస్తీర్ణ పాపకర్మల గుట్టల గుట్టలు కూడా దహించి వేయబడగలవు. బుద్ధి యొక్క అనేక జన్మల దృశ్యపరిమిత సంస్కారములను రహితము చేసుకోవటానికి ధ్యానయోగమును మించిన ఉపాయము మరింకేదీ లేదు. భిద్యతే ధ్యానయోగేన నాన్యః భేదః కదాచన. బీజాక్షరము అగు ఓంకారము నాదత్ బిందువులకు ఆవల అభౌతికమై అశబ్దతత్వమైయున్నది. ఓంకార అర్థము సర్వమునకు ఆవల ప్రకాశమానమైయుండునది ఆత్మ అద్దాని సన్నత్ ప్రణవము. పరస్వరూప సంజ్ఞ డొట్ అని కూడా అనబడుతోంది. ఓంకారము మొట్టమొదట శబ్దరూపముగానే ఆశ్రయించబడుతోంది. క్రమంగా శబ్దము అక్షరములను దాటివేసినదై నిశ్శబ్ద పరమస్థానమగు కేవలాత్మానుభవముగా స్వానుభవమాత్రముగా మౌన ఆత్మానందమిదం సర్వంగా రూపుదిద్దుకోవలసినదేయున్నది. పరమ ప్రశాంతమగు బుద్ధి విభాగముతో అవ్యాజ నిర్వచనీయ స్వాత్మానందముగా ఆస్వాదించవలసినట్టిది. మామిడిపండు రుచి ఎట్లా వర్ణనతీతమో అట్లాగే బిందు అతీత బీజాక్షరాతీత కేవల ఓం తత్వానుభవము అవాక్గోచరము అరుపస్వానుభవము. సర్వజగత్స్వరూప సర్వసాక్షిస్వరూప ఏకరసరూపము అజపాగాయత్రిస్వానందము. హృదయస్థానములోని అనాహతములో నిశ్శబ్దమైన బుద్ధికి వినబడు ప్రణవనదమగు ఓప్ డొట్మ్ డొట్మ్ శబ్దమును వినుచున్న యోగాభ్యాసి క్రమంగా ఆ శబ్దమును అధిగమించి అద్దానికి ఆవల అద్దానికి ఆధారమైనట్టి కేవల చైతన్యాత్మ అగు తత్పదమును దర్శించుచున్నాడు. అట్టి అశబ్ద ఓంకారాత్మ తత్వార్థ జ్ఞానదర్శనముచే అనుభవముచే డొర్ ఆ యోగి యొక్క సర్వ సందేహములు తొలగిపోయి అతడు ఆత్మానందమును ఆస్వాదించగలడు. తచ్చైతన్యాత్మయే తానుగుచున్నాడు. పరమాత్మను ఎట్లా ఎక్కడ దర్శించాలి? పరమాత్మ అత్యంత సూక్ష్మస్వరూపుడు. ఒక జంతువు తోక యొక్క చిట్ట చివరి కొనభాగంలోని సూక్ష్మకణములోని లక్షవ వంతు భాగము వలె సూక్ష్మాతిసూక్ష్ముడు, అత్యంత నిర్మలుడు, అప్రమేయుడు, అన్ని మట్టి బొమ్మలలో మట్టి వలె అసంగుడు, సర్వజీవులలో అంతర్హృదయుడై సర్వజీవులలోనూ సమముగా సాక్షిగా ప్రకాశమానుడై ఉన్నారు. ఆత్మతత్వోపాసకుడగు యోగి తన జగద్భావసంబంధమైన మనస్సు లయించగా నిర్మల హృదయుడే తనయందే సర్వతత్వస్వరూపుడగు పరమాత్మను అనునిత్యంగా అనుభూతపరచుకొనుచున్నాడు. అనుక్షణికము కేవలానంద స్వరూపంగా దర్శించుచున్నాడు. అట్టి ఆత్మ బాహ్య జగత్తులోని ఒక వస్తువు వంటిదా కాదు? అది సర్వ జగద్భావ అనుభవములకు జననస్థానము. ఆత్మ ఉన్నది ఎక్కడ? పుష్పములలో సుగంధము వలె, పాలలో నేయవలె, నువ్వులలో నూనెవలె, ఖనిజములో బంగారము వలె, ఆభరణములలో బంగారము వలె, తరంగములలో జలము వలె, మట్టి బొమ్మల కొలువులో మట్టి వలె, కథలోని పాత్రలకు కథార్చేత వలె, స్వప్నమునకు స్వప్నసాక్షి వలె, సర్వజీవులలో సర్వదా అఖండ స్వరూపుడై సర్వత్రా విస్తరించినదై ఆత్మ యున్నది. అట్టి ఆత్మ యొక్క దర్శన స్వానుభవములకై దృశ్యపరిమితమై యుంటున్న మూఢ మూర్ఛబుద్ధిని పరిశుభ్రపరచుకోవాలి. మూర్ఖత్వమును అధిగమించాలి. స్థిరమైన నిశ్చలమైన బుద్ధిని ప్రవృద్ధము చేసుకోవాలి. చంచలములన్నిటికీ ఆధారమైన స్థిర అకేవల బుద్ధిని దర్శించు అభ్యాసమును ఆశ్రయించాలి. అనేక జన్మలుగా కొనసాగుచున్న వాసనలతో సంస్కారములతో యుద్ధము ప్రకటించాలి. వాటినన్నిటినీ దృశ్య ప్రపంచమునకే మొదలెంట్లా అప్పగించివేయాలి. బ్రహ్మము గురించిన శాస్త్ర ప్రవక్తలు, స్వానుభవశీలురు అగు మహనీయుల ఆప్తవాక్యములు, ఆత్మతత్వ ప్రవచన నిర్వచనములు శ్రవణం చేస్తూ ఆత్మతత్వవేత్త ఆగుచూ ఉండాలి. బ్రహ్మజ్ఞానముచే బ్రహ్మవేత్త అవాలి. శ్రవణము సరిపోతుందా? లేదు. సునిశ్చితమైన, నిశ్చలమైన, శుభప్రదమైన ఆత్మబుద్ధి కొరకే యోగాభ్యాసశీలి అవ్వాలి. మనన నిధిధ్యాసలకు యోగాభ్యాసమే మార్గము. శ్రవణము వినటం, పఠించటముబి మననము అనుకుంటూ ఉండటముబి నిధిధ్యాస, అనిపించటముబి సమాధి, అదే తానవటము. అట్టివాడు క్రమంగా బ్రహ్మవేత్త అయి బ్రాహ్మిస్థితికి సంసిద్ధుడు అగుచూ బ్రహ్మమే తానే ప్రకాశించుచున్నాడు. తన నిత్య సహజ స్వరూపము బ్రహ్మమే అని సునిశ్చలుడు, సునిశ్చితుడు, వెల్ డిసైడెడ్ అండ్ అన్డిస్ట్రాక్టెడ్ అగుచున్నాడు. ఈ జీవునికి ఆత్మకు గల సంబంధము, నువ్వుగింజలలో అంతటా నూనె ఉన్నట్లు, పుష్పములో సువాసన అంతటా ఉన్నట్లు, పుట్ ఈ జీవుని బాహ్య అభ్యంతరములలో అంతటా స్వస్వరూపము, సర్వస్వరూపం కూడా అయి ఉన్న ఆత్మయే వెలుగొందుచూ సంస్థితమయ్యున్నది. అట్టి ఆత్మ జీవాత్మ జీవాత్మానుభవములకు కూడా స్థానము. ఎందుకంటే ఈ జీవాత్మ పరమాత్మ కానట్టి క్షణమే లేదు. ఈ జగత్తు ఆత్మస్వరూపమే. ఒక మహావృక్షము యొక్క నీడలో కొమ్మలు, ఆకులు, పుష్పములు, ఫలముల నీడలు కనిపిస్తూ ఉన్నప్పటికీ డొ అంతా ఏకఛాయయే కదా. ఆత్మభావనచే ఈ జగత్తు అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ డొట్ నిష్కళంక భావనచే సర్వత్రా ఆత్మయే వ్యవస్థితమైయున్నది అని అనుభూతమవగలదు. నిర్మల హృదయానికి ఇదంతా అఖండ, నిత్య నిర్మల సత్య పరమ ఆత్మానంద స్వరూపంగానే అనుభవముగుచున్నది. అనేకంగా కనిపిస్తున్న ఇదంతా ఏకమగు ఆత్మగానే ఆత్మసంయమయోగికి అనిపిస్తూ ఉన్నది. ఆత్మగా అనిపించేది ఎట్లా? ఆత్మభావనగా ఇదంతా సిద్ధించేది ఎట్లా? ఈ దృశ్యమంతా కూడా భేద దృష్టిచే అనేకమైన పరస్పర సానుకూల వ్యతిరిక్తములతో కూడుకొని ఉన్నట్లు అనిపిస్తోంది. ఆత్మదృష్టిచే సర్వము ఆత్మగా అనిపించుటకు మార్గమేమిటి? అందుకు ధ్యాసయే మార్గము. ధ్యాస కొరకై ధ్యానమును అభ్యసించాలి. ధ్యానమే అందుకు ఏకైక మార్గము. దేనిని ధ్యానించాలి? జన్మకర్మ పరంపరల నుండి, దృశ్యభ్రమ బంధముల నుండి, వాటివాటిచే ఏర్పడుచున్న అసంఖ్యాక సంబంధ అనుబంధ రూపశృంఖముల నుండి విడివడదలచిన మోక్షార్థియగు మముక్షువు ఓం అను అక్షరసంజ్ఞతో అక్షర పరబ్రహ్మమును ధ్యేయముగా కలిగి ఉపాసించాలి, ధ్యానించాలి. అప్పుడు ఈతడు క్షరము మార్పు చెందుదాని నుండి విడివడి అక్షరస్వరూపుడై విరాజిల్లగలడు. సకల ముముక్షువులకు రాచబాట ఆగు ఓం అనబడు ప్రణవోపాసన గురించి ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము. ఓంకార ప్రణవాంశలు. ఓం అను ఉచ్చారణ రూప పరబ్రహ్మమును మూడు అంశలుగా ఉపాసించుచున్నారు. ఔమా ప్రథమ మొదటి ప్రణవాంశ ఉపాసన అకారోపాసన. అకారము ఓంకారములోని ప్రథమ ప్రణవాంశ. ఇట్టి అశబ్దమును ఉపాసిస్తూ ఉన్నప్పుడు భూతతత్వము ఫిజికల్ అప్పియరెన్స్ ఇన్ టోటో ఉపాసన వస్తువు భూహ వ్యాహృతి ప్రథమ వ్యాహృతి అగుచున్నది. పితామహుడగు బ్రహ్మదేవుడు డొట్ ఉపాసనా దైవము. పృథివీ భూమి అగ్ని రౌకులతో కూడిన ఋగ్వేదము డొట్ అకారమునకు ప్రత్యక్ష రూపములు అగుచున్నాయి. ఈ విధంగా ఈ భౌతికంగా కనిపించే భూమిని జ్యోతిస్వరూపము అగ్నిను ఋగ్వేదములోని రొక్కుల గానములను ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మదేవుని అకారమునందు లయింపజేయాలి. అనగా అవన్నీ ఓంకారములోని ప్రథమాంశేగు అకార స్వరూపంగా భావించుచు అకారపూర్వక ఓంకారోపాసన చేయాలి. అకారము రజోగుణ స్వరూపము, రంగు పీతము ఎరుపు. ద్వితీయ రెండవ ప్రణవాంశోపాసన ఉకారోపాసన. ఓంకారములోని ద్వితీయ ప్రణవాంశేగు ఉకారమును యజుర్వేదము యజస్సులుగాను, వాయురూపంగాను ప్రాణరూపంగాను, భువర్ ఆకాశ స్వరూపంగాను ద్వితీయ హ్యహృతిగాను, జనార్దనుడగు విష్ణుభగవానుని తత్వముగాను డోట్ ఉపాసించాలి. ఉకారమునందు వాటినన్నిటినీ లయింపజేయాలి. ఉకార స్వరూపములుగా భావించాలి. గుణము సాత్వికము, రంగు తెలుపు. తృతీయ మూడవ ప్రణవాంశోపాసన మకారోపాసన. ఓంకారములోని మూడవ అంశాగు మకారమును సూర్యభగవానునిగాను, సామవేదముగాను, సామగానములుగాను, స్తోత్రగానములుగాను, సువర్ స్వర్గ డోట్ అంతరిక్ష రూపముగాను, మహేశ్వర భగవానునిగాను ఉపాసించాలి. అవన్నీ మకారమునందు లయం చేయాలి. అనగా అవి మకార స్వరూపంగా భావించాలి. గుణము తామసము, రంగు కృష్ణ, నలుపు, వర్ణము. ఇంకను ఓం ప్రణవమును ఈ రీతులుగా భావించుచు ఉపాసించాలి. అష్టాంగము ఎనిమిది అంగములు కలది. అకార ఉకార మకార అర్ధమాత్ర బిందు భిన్నాద కళ అకళావిత స్వరూపము. చతుష్పాదము నాలుగు పాదములతో కూడినది. జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు తన పాదములుగా కలిగియున్నట్టిది. మాండుక్యోపనిషత్ దృష్టాంత వివరణ. త్రిస్థానము మూడు మూడు స్థానములలో ప్రకాశించినది. సత్యను జ్ఞాన అనంత స్థాన సహితము. ఇహ పర పరాత్ పరూపము. హియర్ బియాండ్ ఆల్ పర్వెడిన్ ఫోర్మ్ విదౌట్ బౌండరీస్ భూత వర్తమాన భవిష్యత్ కాల నియామకము దృశ్య జీవ ఈశ్వర రూపము బ్రహ్మ విష్ణు రుద్ర సత్య జ్ఞానన ఆనంద దేవత దివ్య రూపములు. పంచదైవతము ఐదు గురు అధిదేవతలు కలిగి ఉన్నట్టిది. తత్సవితుః బ్రహ్మాత్మనే, వరేణ్యం విష్ణవాత్మనే, భర్గోదేవస్య రుద్రాత్మనే, ధీమహి సత్యాత్మనే, ధియోయోనః జ్ఞానాత్మనే, ప్రచోదయాత్ సర్వాత్మనే. ఓంకార ప్రణవమును ఇప్పుడు మనము చెప్పుకున్న అంతరార్థంగా ఎవ్వరు తెలుసుకుని దర్శిస్తూ ఉపాసించరో అట్టివారు బ్రాహ్మణులు లేక బ్రహ్మతత్వజ్ఞులు అని అనిపించుకోజాలరు. అనగా ఓం అని ఉచ్చరిస్తూ ఉడ్డొట్ పరమాత్మను ప్రతి జీవుని యొక్క బాహ్య జగదనుభవ రూపంగాను, అభ్యంతర మనోబుద్ధి చిత్త అహంకార రూపంగాను, భూర్ భువర్ సువర్ భూమి ఆకాశము అంతరిక్ష వ్యాహృతుల స్వరూపముగాను, భూతాకాశ చిత్తాకాశ చిదాకాశ రూపంగాను, సత్వరజోతము త్రిగుణాత్మకంగాను, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధులనబడే అష్టాంగ యోగ లక్ష్య రూపముగాను, జాగ్రత్ స్వప్న సుషుప్తి మూడిటి బహిర్ అంతర్గత రూపముగాను, పాంచభౌతికంగా కనిపించే సమస్తముగాను ఆవలగల ఆత్మగాను తెలుసుకుని ఓంకారమును పలుకువాడే ఓంకారమును ఎరిగిన ప్రణవమును తెలుసుకున్న బ్రాహ్మణ శబ్దార్హుడు. బ్రాహ్మిస్థితి లక్ష్యము అట్టి ప్రణవము ఓంకారము ధనస్కాగా స్వకీయ జీవాత్మత్వము బాణముగాను సర్వతత్వస్వరూపమగు బ్రహ్మమే తానగుట అనునది లక్ష్యముగాను సంసిద్ధుడవాలి. ఓం ధనస్సును బాణముతో సంధించి ముముక్షువు అప్రమత్తుడై విత్ ఓల్ అవెకండ్ ఇన్థ్యూజియాజం అండ్ అటెన్షన్ జీవాత్మత్వ బాణము లక్ష్యమును తాకు విధంగా పరబ్రహ్మముతో తన్మయుడు కావాలి. బ్రాహ్మమే తానుగా అవాలి. అట్టి పరాత్పరము దేహమునకు సాక్ష్యగు జీవాత్మకే సర్వాంతర్యామరూప మహత్ సాక్షిత్వము సంపాదించుకొనుగాక. ఇక ఆపై సర్వమునకు ఆది అగు మమాత్మకు క్రియలు లేవు, జన్మలు లేవు, కర్మలు లేవు, చావు పుట్టుకలు లేవు, దేహముల రాకపోకలు లేవు. వాటి అన్నిటికీ లీలగా ఆధారమై సర్వకల్పనలకు ఆవల మౌనంగా ఆనందంగా చూస్తూ ఉన్నట్టి కేవల సాక్షియే నేను డొట్ అని ఎరుగాలి. అట్టివాడు సర్వదృశ్య వ్యవహారములలో ఉండికూడా డొట్ వాటన్నిటి నుండి నివర్తితుడు డొట్ వన్ హూ హాజ్ విత్డ్రోన్ ఎవ్రీథింగ్ ఇన్ టూ హిమ్సెల్ఫ్ అగుచున్నాడు. ఓంకారార్థమే తానే ఉంటున్నాడు. జన్మలు కర్మలు మొదలైనవన్నీ ఉండికూడా ఆతని పట్ల అవన్నీ మెదలే ఏ క్షణమందూ లేనివే అగుచున్నాయి. ఆతడు అన్నీ ఉండి ఏమీ లేనివాడే ఉంటున్నాడు. ఓం దృశ్యజగత్తు ద్రష్టదృక్ ఈశ్వర పరమాత్మల అఖండేకతత్వం. ఆత్మకు సంజ్ఞయే ఓంకారము. ఓంకారం చ ప్రభవం ఇదం సర్వం. ఓంకారము నుండియే ఋక్, యజుర్, సామ, అథర్వణ చతుర్వేదములు జనిస్తున్నాయి. ఓంకారము నుండియే 16 విధములగు స్వరములు పుట్టుకొస్తున్నాయి. ఓంకారము నుండియే భూ, భువర్, సువర్ మొదలైన లోకములు, లోకస్థులు, లోకేశులు సంప్రదర్శితమగుచున్నారు. ఓంకారము నుండియే ఈ చరాచర జగత్తు ఉద్భవించి ఓంకారము నందే ప్రదర్శితమగుచున్నది. అంతా కూడా తదభిన్నం. ఓంకారమే ఈ నేను రూపంగా జాగృత్ స్వప్న సుషుప్తులలో వేరు వేరు రూపముల వలె ప్రదర్శితమగుచున్నది. ఆ నేనుకు అక్కడ ఇక్కడ అనుభవమగుచున్నదంతా పరమాత్మార్థమగు ఓంకారమే. ఆ తో మా ఓం అని చిన్నగా పలకటము అని హ్రస్వరూపంగా వేరువేరుగా ఓంకారమును ఉపాసించువాని పాపములన్నీ హ్రస్వ ప్రణవాగ్నిచే సర్వపాపదృష్టులు మనోవికలములు దహించివేయబడుచున్నాయి. అపరాత్మ ఊహ భావన ప్రకృతి మౌహించువాడు భావించువాడు అనుభవి ఓ ఓం. సుదీర్ఘంగా ఓంకారము ఏకంచేసి దీర్ఘ ప్రణకోచ్చారణ అవ్యయమగు సర్వసంపదలు ప్రసాదించగలదు. అర్ధమాత్ర అర్ధమాత్రతో కూడిన ప్రణవోపాసన మోక్షమును ప్రసాదించునదే ఉన్నది. నేను ఈ దృశ్య దేహ జీవాత్మలచే బంధితుడనుకాను సంబంధితుడనుకాను అను అనుసృతమగు ఉత్తేజముతో కూడిన అనుభవమును శాశ్వతము చేసివేయగలదు. ఓంకార పరమార్థ భావనయే అర్ధమాత్ర. విదిత వేద్యుడు లేక వేదవేద్యుడు ఎవ్వరైతే ఇదంతా అవాక్ మానస గోచరమగు బ్రహ్మము యొక్క ఆత్మయొక్క ప్రత్యక్ష రూపమేనని ఓంకారార్థ ప్రణవస్వరూపమేనని అట్టి ప్రణవము తైలధార వలె తెంపులేనిదని ఈ దేహ దృశ్య జీవాత్మత్వముల వలె కొలబద్ధము మ్యాసబల్ కాదు అని గంటె యొక్క ట్రన్ ట్రన్ మృత వలె అవిచ్ఛిన్న నాదపరంపర వంటిదని గ్రహిస్తారో వారే వేదహృదయమును ఎరిగినట్టి వేదవేద్యులు. ఓంకార ప్రణవ ధ్యాన విధానములు హృదయాంతర్గత ఆత్మజ్యోతిరూపంగా 18 హృత్పద్మ కర్ణికామధ్యే స్థరదీప నిభాకృతం. అంగుష్ఠమాత్రం అచలం ధ్యాయేత్ ఓంకారం ఈశ్వరం. హృదయము ఎక్కడ ఆలోచన భావన కోపము ప్రేమ ఇష్టము అయిష్టము మొదలైన ఆయా సమస్త భావములు ఉద్వేగములు గుణములు జనిస్తున్నాయో డొట్ అట్టి భావనాజనిత స్థానము. ఈ లోకములన్నీ జీవుని భావన రూపములే కాబట్టి లోకములన్నీ స్థానముగా కలిగియున్నట్టిది హృదయమే. అట్టి హృదయము అను పద్మము యొక్క కర్ణికల పూరెక్కల మధ్యగా అంగుష్ఠమాత్ర బొటనవ్రేలు నిలువుగా పెట్టి ఉంచినప్పటి ఆకారము గల పొగలేని జ్యోతి రూపంగా ఆత్మజ్యోతి వెలుగొందుచున్నది అట్టి అచలమగు ఆత్మజ్యోతి రూపమును ఓంకార ఈశ్వర స్థానముగా ధ్యానము చేయాలి. పూరుక ప్రాణాయామ ఆత్మో ప్రణవోపాసన. ఈ దేహములో ఎడమవైపుగా మూలాధారము నుండి కంఠస్థానము వరకు ప్రసరించి ఉన్న సూక్ష్మ నాడిని ఇడానాడి అని పిలుస్తున్నారు. కుడివైపున మూలాధారము నుండి కంఠస్థానము వరకు ప్రసరించి ఉన్న సూక్ష్మ నాడిని పింగళనాడి అని అంటారు. అనగా మూలాధార చక్రము నుండి కుడివైపు పింగళనాడి, ఎడమవైపు ఎడనాడి, వెన్నెముకను వెంటనంటి ఊర్ధ్వంగా శక్తి ప్రదర్శనముగా విస్తరించి ఉన్నాయి. ఎడమవైపు గల ముక్కుపుటము ద్వారా గాలిని పీల్చి ఆ గాలిని ఎడమవైపు గల ఇడాశక్తి నాడియందు నింపి పూరించి పొట్టభాగంలో ఆ గాలిని కుంభకము చేసి కుంచితముగా స్థిరముగా నిలిపి ఉంచి అప్పుడిక ధ్యాసతో దేహమధ్య భాగములో జ్వాలావళి నిశ్చల దీపజ్వాల వలె వెలుగొందుచున్న ఓంకార సంజ్ఞార్థమగు ఆత్మజ్యోతిని ధ్యానము చేస్తూ ఉండాలి. ప్రాణాయామ దేవతోపాసన. ప్రాణాయామ ప్రక్రియ మూడు క్రియలు కలిగియున్నది. ఒకటి, పూరకము గాలిని 12 అంగుళముల దూరము నుండి ఎడమముక్కు రంధ్రము ద్వారా ఇడనాడి గుండా లోనికి నెమ్మదిగాను దీర్ఘంగాను పీల్చటము. అట్టి ప్రక్రియ నిర్వర్తిస్తూ పుడ్డొట్ సృష్టికర్తయగు బ్రహ్మదేవుని అధిదేవతగా మనస్సుతో ఉపాసిస్తూ ఉండాలి. 2, కుంభకము పీల్చిన గాలిని ఉదర పొట్ట భాగము వరకు నింపి కదలకుండా ధారణ చేయాలి. అట్టి స్థితిలో స్థితికారకుడగు విష్ణుమూర్తిని మనోబుద్ధులతో ఉపాసనాభావన చేస్తూ ఉండాలి. 3, రేచకము కుంభకము చేసిన గాలిని కొంతసేపు కదలకుండా ధారణ చేసి ఆ తరువాత కుడి ముక్కుపుటము ద్వారా పింగళ సూక్ష్మనాడి ద్వారా నెమ్మదిగా వదలాలి. అట్టి విడుచుచున్న సమయంలో మనస్సుతో లయకారుడగు రుద్రభగవానుని భావన చేస్తూ ఉండాలి. అటు తరువాత కుడి ముక్కు పుటముతో అదే తీరైన యామము. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రోపాసన పూర్వకంగా ప్రాణాయామయజ్ఞ విధి ఓంకార ప్రాణాయోగోపాసన ఆత్మోపాసన గా చెప్పబడుచున్నది. దేవతోపాసన పూర్వక ప్రాణాయామయోగముగా కూడా అభివర్ణించబడుతోంది. ధ్యానరూప ప్రణవ ఆత్మ ఉపాసన. నిప్పును జనింపజేసే ఒకనొక ప్రక్రియలో 2 చెక్కలు, 1 క్రింద చెక్క పూర్వారణి, 2 పై చెక్క ఉత్తరారణి డొట్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది యజ్ఞాప్యాగములలో నిప్పును పుట్టించే ప్రక్రియగా ప్రసిద్ధము. ఆ విధంగా ఈ జీవాత్మత్వమును ఒక అపకరణగా క్రింది అరణిగాను ఓంకార శబ్ద అర్ధ జ్ఞాన సమన్విత ఉచ్చారణను పై అరణిగాను భావించుచు. ధ్యానము సర్వాత్మకుడగు పరమాత్మ గురించిన ధ్యాస అనే నిర్మధనోభ్యాసముతో ఒకదానితో మరొకటి వేగముగా తాకించు ప్రక్రియ సహాయముతో ఆత్మజ్ఞానాన్ని జనింపజేస్తూ అద్దాని వెలుగులో దేహమంతటా అణువణువు వేయించేసియున్న హృదయాంతర్గతుడగు ఆత్మదేవుని దర్శించాలి. సర్వాత్మకుడగు ఆత్మభగవానునితో మమేకత్వమును పొందాలి. ఆయనే నేను కదా అను సహజపూర్వకమైన బుద్ధి భావనలను ఆశ్రయించి ఉండాలి. పూరక కుంభక అవిరేచక ప్రాణాయోగాభ్యాసము నాదలయము. ఓంకార అంతర్ధ్వని నాదముతో ప్రాణాయామభ్యాసము పూరక కుంభకరేచకములను శక్తి కొలది అభ్యసిస్తూ ఉండాలి. యోగాభ్యాసి వాటి నాదము లయించు వరకు ప్రాణాయోగాభ్యాసము కొనసాగిస్తూ ఉండునుగాక. విరజ హంసాత్మకం ఆత్మజ్యోతి. ఆత్మ ఈ జగత్తుల రాక పోకలన్నీ తనవే అయి ఉండి కూడా తాను మాత్రము గమన ఆగమనములు రాకపోకలు ఏమాత్రము లేనట్టిది. సర్వదా ఏకమేగాని అనేకముగా ఏమాత్రము కానట్టిది. కోటి సూర్యకాంతుల ప్రభతో వెలుగొందుచున్నట్టిది. అట్టి ఆత్మజ్యోతి అనేక దీపములలో ఒకే అగ్ని వలె సర్వదా సర్వజీవులలో అఖండ దీపమై వెలుగొందుచున్నది. అట్టి హంసాత్మకమగు సోహం స్వరూపమగు ఓంకారార్థమగు ఆత్మను ఎరుగుటచే అట్టివాడు సర్వదోషముల నుండి శుభ్రపడినవాడై నిర్మలాత్మగా వెలుగొందుచున్నాడు. మనోలయాత్మయోగము. మనస్సే సర్వమును కల్పిస్తోంది, కలిగి ఉంటోంది, త్యజిస్తోంది. మనస్సే బంధ మోక్షములకు కారణము. అట్టి మనస్సు త్రిజగత్తులను సృష్టించుకుంటోంది, కలిగినదే ఉంటోంది. అట్టి మనస్సు లయిస్తే సర్వము లయిస్తాయి. మనస్సు లయించగా అప్పుడిక ఈ జీవుని పట్ల ఏది శేషించుచున్నదో అదియే ఓంకార సంజ్ఞార్థమగు కేవలాత్మ. మనస్సు లయిస్తే అప్పటికీ శేషించినదేదో అద్దాని ధారణయే విష్ణుపదము. మనస్సు ఆత్మను భావించుచున్నంత మాత్రంచేతనే విష్ణుపదము లభించగలదు. వాసుదేవోపాసన, ఇష్టదేవోపాసన. హృదయము 8 దళములు కలిగి ఉంటోంది. యోగశాస్త్రములోని కొన్ని పాఠ్యాంశములలో 12 దళములు అని చెప్పబడుతోంది. ఇక్కడ 8 ముఖ్యమైనవిగా సూచన చేయబడుచున్నది. పంచభూతములు మనస్సు, బుద్ధి అనబడు మరియు 32 కేసరములతో ద్వారములతో అలంకరించబడినదే ఉంటోంది. పంచభూతములు, పంచ ప్రాణములు, పంచ అపప్రాణములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు, అంతరంగ చతుష్టయం, మనోబుద్ధి, చిత్త అహంకారములు, త్రిగుణములు, స్వాత్విక రాజసిక తామసిక భావావేశములు దళములుగా చెప్పబడుచున్నాయి. అట్టి 8 పత్రముల 32 కేసముల హృదయ పద్మము మధ్యలో భానుడు, సూర్యుడు ప్రకాశించుచున్నారు. ఆ సూర్యమండలము మధ్యగా చంద్రమండలము, మనోమండలము. చంద్రమండలము మధ్యగా వహ్ని, అగ్ని మండలము, విజ్ఞాన మండలము. ఆ అగ్నిమండలము మధ్య ప్రభ, తేజో మండలము ఎరుక. విషయముగా దృశ్యమును వెలిగించునది. అట్టి తేజోమండలము మధ్యన హృదయపీఠము. ఆ హృదయపీఠము అనేక రత్నములతో అలంకరించబడి ఉన్నది. అట్టి హృదయపీఠముపై సర్వాంతర్యామి, సర్వత్వస్వరూపుడు, నిరంజనుడు, నిర్మల స్వరూపుడు అగు వాసుదేవుడగు మహావిష్ణు భగవానునికి వినయముగా ప్రణమిల్లాలి. సర్వమునకు అంతర్యామి, సమస్తమునకు బాహ్య అభ్యంతరము అగు స్వస్వరూపమే వాసుదేవుడు. త్రిరావృత్తి ప్రాణాయామము ఇంకొక విధానము. మహావిష్ణుం నాభిస్థానం పూర్కేన విచింతయేత్. నాభిస్థానములో శ్రీవత్స చిహ్నమును ధరించినవారు అతసి పుష్పపు నీలి కాంతులు విరజిమ్ము ముక్తామణిని ధరించినవారు శుద్ధ స్ఫటికమువలే ప్రకాశమానులే ఉన్నవారు కోటిచంద్రుల కాంతులతో విరాజిల్లుచున్నవారు చతుర్భుజుడు అగు మహావిష్ణువును పూరకము గుండె నిండా గాలిని నింపు సమయములో విచింతన చేయాలి. నాభిస్థానోపాసన. బ్రహ్మణం హృదిస్థానం కుంభకేన చింతయేత్. హృదయస్థానములో కుంభక ప్రాణాయామముతో పచ్చటి రత్నమువలె ప్రకాశించువారు కమలముపై ఆసీనులై ఉన్నవారు పితామహులు 4 ముఖములు కలవారు అగు బ్రహ్మదేవుని ఉపాసించాలి. హృదయస్థానోపాసన. త్రిలోచనం లలాటస్థం రేచకేన విచింతయేత్. లలాటస్థానములో రేచక ప్రాణాయామముతో ఆత్మవిద్వత్ పరిపూర్ణుడు 3 కన్నులు గలవారు శుద్ధ స్ఫటికమువలే నిర్మలముగా ప్రకాశించువారు నిష్కళంకులు సర్వపాపముల నుండి రక్షించువారు అగురుద్ర భగవానుని ఉపాసించాలి. లలాటస్థానే అట్టి విష్ణు బ్రహ్మత్రిలోచన త్రిమూర్తులను పూరక కుంభకరేచకముల సమయములలో ధ్యానించటం త్రిరావృత్తి ప్రాణాయామం అని అంటారు. హృదయ పద శివదర్శనం. 100 అంచులు కలది, 100 రేకులతో ఉన్నదాగు హృదయ కమలము. అందు నాలము ఊర్ధ్వముగాను, ముఖము క్రిందగానగల అబ్జ పద్మ పత్ర పుష్ప ఆకారము గల హృదయము. అద్దానియందు సర్వవిధమయుడు అగు శివభగవానుని ధ్యానించాలి. హృదయ కమలములో జీవచైతన్య తేజోదర్శనము ఇంకొక యోగాభ్యాస మార్గము. ఈ యోగాభ్యాసములో 100 రేకులతోనూ 100 అంచులతోనూ ప్రకాశించు హృదయ పద్మము, అద్దానియందు అరటి మొగ్గ అరటి పువ్వు ఆకారము గల అంతర్హృదయ మాంసఖండ విభాగము. అట్టి అంతరహృదయ విభాగము అగు విశాలమైన నడిబొడ్డుగల అరటి పువ్వు ఆకారమునందు 1 చంద్రుని 2 సూర్యుని 3 అగ్నిల తేజస్సులు ఒకదానితో మరొకటి ఉన్నట్లు ధ్యానించాలి. అట్టి చంద్రునితో సూర్యతేజస్సు సూర్యునితో అగ్ని తేజస్సు గల హృదయ కమలము ముడుచుకుని ఉంటోంది. రేచక ప్రాణాయామము వాయువును హృదయ పద్మము నుండి బయల్వెడలదీట యొక్క అభ్యాసముచే ఆ హృదయ కమలము యొక్క రెక్కలు విచ్చుకొనుచున్న అభ్యాసము నిర్వర్తించాలి. ఆ వికసించుచున్న హృదయ కమలములో సంచారములు చేస్తున్న హ్రీం అను బీజాక్షరమును ఆశ్రయించుచు జీవాత్మను గమనించాలి. అట్టి జీవాత్మను త్రిస్థానం చ జాగ్రత్ స్వప్న సుషుప్తులు అనబడే 3 స్థానములు తన సంచార ప్రదేశములుగా కలిగియున్నట్టిదిగాను, వ్యాహృతిం చ భూ భువర్ సువర్ వ్యాహృతులు తనయందు సందర్శించుచు విహారముగా కలిగి ఉన్నట్టిదిగాను, త్రిమాత్రం చ ద్రష్ట దర్శన దృశ్యముల ఈశ్వర జీవ జీవానుభూతముల ఏకస్వరూపముగాను, త్రేక్షరం చ అకార శివ ఉకార ప్రకృతి మకార అనుభవి వ్యాప్తి చైతన్యముల త్రేక్షరముగాను, త్రిబ్రహ్మచ బహిర్ అంతర అంతరాంతరములకు తానే సృష్టికర్తగాను, త్రిమాత్ర అర్ధమాత్రంచ అకార ఉకార మకార అర్ధమాత్రలను ఈశ్వర ప్రకృతి ద్రష్ట దృక్లను జీవాత్మ విశేషాలుగాను, ఎవ్వరు దర్శిస్తారో డోట్ ఆతడే వేదవేత్త. అనగా ఎవ్వరైతే సాక్షి స్వరూపమును ధరించి తన హృదయ కమలమందు సంచరించు తన జీవాత్మను త్రిస్థాన త్రిబ్రహ్మాత్ త్రిమాత్రాత్ అర్ధమాత్ర విశేషములతో కూడినట్టిదిగా దర్శిస్తాడో ఆతడే తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నవాడు విదితవేద్యుడు. ఓంకార పరమాత్మ ధ్యానం. ఎవ్వరైతే తన సహజ వాస్తవ నిత్యసత్యమగు ఓంకార సంజారూపక స్వస్వరూపాత్మను దేహముల చేతను జాగ్రత్ స్వప్న సుషుప్త దశల చేతను ఏమాత్రము ఖండితము కానిదే తైలధార వలె అవిచ్ఛిన్నమైనట్టిదిగాను, గంట యొక్క సుదీర్ఘ నినాదము వలె నిత్యచేతనము సర్వకారణము సర్వత్రా వ్యాపకముగాను, వాక్కుచే నిర్వచించి చెప్పరానిదిగాను అనిర్వచనీయముగాను, ప్రాణశక్తికి ఆవల ప్రాణేశ్వర స్వరూపంగాను, బిందు నాద కళాత్మకమే కూడా ఆ 3 అతీతమైనదిగాను తెలుసుకుని ఉంటాడో డోట్ ఆతడు వేదవేత్త. తెలుసుకొనుచున్నదానిని తెలుసుకున్నట్టివాడు, తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నవాడు. యోగి యొక్క యోగ పదస్థితత్వము. ఎవ్వరైతే ఒక కలువ పువ్వు యొక్క కాడుతో జలమును పీచు విధానంగా దేహమంతా స్వభావత నిండియున్న వాయువును రేచక ప్రాణాయామ విధి ద ప్రొసెస్ ఆఫ్ వెకెటింగ్ ద ఎయిర్ ఫ్రోమ్ హోల్ ఫిజికల్ బాడీగా వెనుకకు మరల్చి కేవల ప్రాణశక్తిని తనవైపుగా ఆకర్షిస్తూ ఉండు అభ్యాసమునందు కృతకృత్యుడు అవుతాడో డోట్ అట్టి యోగి యోగపదస్థితుడు యోగస్థానమునందు స్థితిని సంపాదించుకున్నవాడు అగుచున్నాడు. భ్రూమధ్య అర్ధమాత్రాత్మక మనోలయ యోగము. 2 కనుబొమ్మల మధ్యగల దహరాకాశ ప్రదేశములో భ్రూమధ్యస్థానమున అధోభాగంగా ఆ 2 దళములు గల కమలమును యోగాభ్యాసకులు దర్శించుచున్నారు. అట్టి కమలమును అర్ధమాత్రము ఊ యొక్క అంత్యస్థానంగా భావించి పరిపరి విధములుగా సంచారములు చేస్తున్న మనస్సును ఆహ్వానించి హృదయ కమలములో నిత్యోదితమైన ఉంటున్న ఆత్మచైతన్య స్ఫురణలోనికి నయముగా అనగా భయముగా కాదు, బలవంతముగా కాదు, స్వభావాభ్యాసపూర్వకంగా డొట్ అఖండ చైతన్య భావనయందు మనస్సును లయింపజేయు విధానమును మనోలయయోగముగా కొందరు యోగాభ్యాసులు అభ్యసిస్తున్నారు. లలాటాంతర్గత బ్రహ్మాకాశోపాసన. ముక్కుకు ఉపరి భాగంలో నాస్కకు ఊర్ధ్వములముగా భ్రూమధ్యంగా గల స్థానము లలాటస్థానము. అట్టి బొట్టు పెట్టుకొనే కనుబొమ్మల మధ్యగా కించిత్ క్రింద స్థానము బ్రహ్మానందమునకు ఉపాసన సిద్ధిస్థానము. అది అమృతస్థానము అని కూడా అంటారు. అట్టి అమృతస్థానములో మనస్సును ఆలోచనను ఏకాగ్రపూర్వకంగా అనేకత్వమును త్యజింపజేస్తూ ప్రవేశింపజేయుచుండగా అక్కడ అమృత రూపమగు సర్వాత్మక స్వభావముతో కూడిన పరబ్రహ్మము స్వానుభవముగా త్వరితగతిని సిద్ధించగలదు. యోగాభ్యాసముచే ఇది సుసాధ్యము. అమృతస్వస్వరూపము జాగ్రత్ స్వప్న సుషుప్తుల సందర్భములలో ఏకముక్షరము అయి ఉన్న స్వకీయ ఆత్మ. యోగాంశములు: 1 ఆసనము, 2 ప్రాణసంరోధము, 3 ప్రత్యాహారము, 4 ధారణ, 5 ధ్యానము, 6 సమాధి. ఈ 6 కూడా యోగమునకు షష్ఠ 6 అంగములు. ఆసనము యోగశాస్త్రము అనేక ఆసనముల గురించి ప్రస్తావించుచున్నది. దేహము యొక్క ఎట్టి అంగముల అమరికచే, అంగముల ధారణచే మనస్సు చంచలత్వమును వీడి బుద్ధి ఏకాగ్రం అవుతుందో అదియే సుఖాసనము. ఒక్కొక్క దేహికి తన దేహముచే ఒక్కొక్క ఆసనము ఏకాగ్రతను ప్రసాదించగలదు. యోగాభ్యాసము సుఖముగాను నిశ్చలముగాను కొనసాగగలదు. ఆ విధంగా జీవజాతుల పట్ల ఎన్నెన్ని సుఖాసనములు ఉన్నాయి అనేది వర్ణించుటకు అలవి అయ్యేది కాదు. అది సర్వేశ్వరుడగు మహేశ్వరునికే ఎరుక. అట్టి ఆసనములలో ముఖ్యమైనవి 4. 1 సిద్ధాసనము, 2 భద్రాసనము, 3 సింహాసనము, 4 పద్మాసనము. అట్టి ఒకానొక సుఖాసనమును స్వీకరించి ఆపై బుద్ధితో మనస్సును తెచ్చి చక్రములందు ప్రతిక్షేపించటమును యోగాభ్యాసంగా ప్రసిద్ధి. ఇది గురుముఖత తెలుసుకొని గమనించి అభ్యసించాలి. చక్రముల గురించి డొట్. మూలాధార చక్రము గుదస్థానమునకు కించిత్ పైగాను లింగస్థానమునకు కొంచెము క్రిందుగాను మూలాధారాకాశ శక్తి చక్రము ఉన్నది. ఈ చక్రములో 4 దళముల కమలము. ఈ చక్రము వశశస బీజాక్షరముల భావనచే ఉత్తేజితము అగుచున్నది అని అన్య ఉపనిషత్ పాఠము. స్వాధిష్ఠాన చక్రము యోనిస్థానము లింగస్థానము. మూలాధారమునకు పైభాగముగా ఉన్నట్టిది. దీనిని కామాఖ్యము అని కూడా అంటారు. సిద్ధులచే నమస్కరించబడుచున్నట్టిది. యోనికి మధ్యగా పశ్చిమాభిముఖంగా లింగస్థానమున ఉండి ఉంటోంది. అట్టి లింగమునకు పశ్చిమంగా అగ్రమున మణివలే భిన్నమయ్యున్నది. అట్టి స్వాధిష్ఠానకాశమును యోగి ఏకాగ్రతతో కూడిన యోగాభ్యాసముచే స్వానుభవముగా పొందుచున్నాడు. ఈ స్వాధిష్ఠాన చక్రము కాల్చబడిన తప్త బంగారము చామికరపు ఛాయ కలిగినట్టిది. విద్యులతవలే ప్రకాశములు వెదజల్లునది. 4 కోణములు కలిగినట్టిది. జఠరాగ్ని స్థానమునకు కించిత్ పైభాగముగాను మేఢ్రము పొత్తి కడుపు నకు కొంచెము క్రిందగా ఉన్నట్టిది. అందుచేత మేఢ్రము అని కూడా పిలుస్తున్నారు. ఇది పొత్తి కడుపు వరకు విస్తరించి ఉన్నది. ఇక్కడ ప్రాణవాయువునకు ఆధారమై యుండటంచేత స్వం అను శబ్దము వినపడుతూ ఉంటుంది. అట్టి స్వాధిష్ఠాన చక్రాకాశస్థానమును అనుభూతముగా ఎరిగినవాడు వేదవేద్యుడే. మణిపూరక చక్ర అగ్నిస్థానము. ఇది దారముతో కూర్చబడిన మణివలే వాయువుచే పూరకమై ఉండటంచే మణిపూరక చక్రము అనే పేరుతో పిలుస్తున్నారు. ఇందలి ఆకాశములో 12 ఆకులు గల చక్రములో ఈ జీవుడు పుణ్యపాపములచే నియంత్రితుడై తిరుగాడుచూ ఉన్నాడు. చక్రములో చిక్కిన మణివలే సంచారములు పొందుచూ ఉండటంచేత కూడా మణిపూరకము అనే పేరు వచ్చింది. ఈ చక్రములో జీవుడు 12 ఆకులలో బ్రహ్మతత్వము తెలియనంతవరకు తిరుగాడుచూనే ఉంటాడు. ప్రాణశక్తి ప్రవాహక నాడులు బొడ్డుకు క్రిందగాను, మేఢ్రమునకు, పొత్తి కడుపుకు పైభాగంగాను పక్షి యొక్క గ్రుడ్డువలే ఒక మాంసమయ ఖండము ఉన్నది. ఆ గడ్డ నుండి 72,000 నాడులు బయల్వెడలి శరీరమంతా విస్తరించినదే ఉంటున్నాయి. అందులో 72 నాడులు ముఖ్యమైనవి. శరీరమంతా ప్రాణశక్తివాహకములు మెన్ వీకల్స్ డాట్ కారీ ప్రణా ఎనర్జీ గా నాడులన్నీ ఉన్నాయి. అనగా అవి తమయందు ప్రాణశక్తిని ప్రవహింపజేస్తున్నాయి. ముఖ్యముగు 72 నాడులలోనూ మరికొంత ముఖ్యమైనవిగా చెప్పబడేవి 10. అవి 1 ఈడ, 2 పింగళ, 3 సుషుమ్న, 4 గాంధారి, 5 హస్తజిహ్వ, 6 పూష, 7 యశస్విని, 8 అలంబుస, 9 కుహు, 10 శంఖిని. సుషుమ్ననాడికి ఎడమవైపు ఎడనాడి, కుడివైపు పింగళనాడి ఉన్నాయి. కుహు సరస్వతి నాడులు సుషుమ్నకు ప్రక్కగా ఉన్నాయి. గాంధారి హస్తజిహ్వ ఈడకు ముందు వెనుకలుగా ఉన్నాయి. పూషా శంఖిని పింగళనాడికి వెనుకగా ఉన్నాయి. పూషకు సరస్వతినాడికి మధ్యగా యశస్విని నాడి ఉన్నది. గాంధారికి సరస్వతికి మధ్యగా శంఖిని నాడి ఉన్నది. కంఠమధ్యభాగము నుండి పాయువు వరకు అలంబుసనాడి ఉన్నది. యోగి బుద్ధిని స్వీయ దేహమును ప్రవేశింపజేసి అట్టి బుద్ధితో ఈ 10 నాడుల ఆయా ధర్మముల నిర్వహణను ఎరుగుచూ గమనిస్తూ ఉంటున్నాడు. అట్టి 10 నాడులలో కూడా 3 నాడులు అత్యంత ముఖ్యమైనవై ఎల్లవేళలా దేహము జీవిస్తున్నంతకాలము ప్రాణశక్తిని ఏమాత్రము ఒక్క క్షణం కూడా వీడకుండా ధారణ చేస్తూ ఉన్నాయి. ఈ 3 ప్రాణమార్గములు 1 ఇడావామే స్థితాభాగే, వెన్నెముకకు ఎడమవైపుగా బొడ్డు క్రింద నుండి కంఠ ప్రదేశము వరకు విస్తరించి ఉన్న ముఖ్య ప్రాణవాహకనాడి. అది దేవత చంద్రుడు ఔషధతత్వముతో దేహమును కాపాడుచుండు నాడి. సుషుమ్నకు ఎడమవైపుగా ఉన్నది. 2 పింగళ, పింగళ దక్షిణే స్థిత. ఈ ప్రాణప్రవాహ ముఖ్యనాడి దేహమునకు, వెన్నెముకకు కుడి భాగముగా బొడ్డు నుండి కంఠము వరకు విస్తరించి ఉన్నది. సుషుమ్నకు కుడివైపుగా ఉన్నది. 3 సుషుమ్న దేహమునకు మధ్యగా, వెన్నెముకకు మధ్యగా మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు, ఆపై ఉపరిభాగముగా గల బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉన్నది. వీపునకు మధ్యనున్న వెన్నెముక వీణాదండము ద్వారా శిరస్సు పర్యంతము సుషుమ్ననాడి ప్రతిష్ఠితమయ్యున్నది. ఈ విధమైన నాడులలో పంచప్రాణములు, పంచోపప్రాణములు దూరదూరంగా సంచారములు చేస్తూ ఈ శరీరములో ఆయా నియమిత ధర్మములు నిర్వర్తిస్తున్నాయి. శరీర రక్షణ ప్రవర్తనములను పర్యవేక్షిస్తున్నాయి. పంచప్రాణములు, వాయుస్పందన, ప్రాణాపాన సమాన ఉదాన వ్యానములు, అనుధర్మములు కలిగి ఉంటోంది. దేహములో అవన్నీ వివిధ సంచరణములు కలిగి ఉండి ఆయా దేహరక్షణ, పరిపోషణ, ఈ జీవన ధర్మములను నిర్వర్తిస్తున్నట్టివి. 1 ప్రాణము ముఖమునకు, ముక్కునకు మధ్యగాను, నాభిమధ్య, హృదయమునందు నిత్యము సంచరిస్తూ ఉన్నట్టిది. ఉత్తేజిత ప్రేరణ ఉత్సాహరూప సమన్వితము అగు ప్రాణవాయువు. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణకర్మలు నిర్వర్తిస్తున్నట్టిది. రెండు అపాన ప్రాణము గుదము పొత్తికడుపు మేఢ్రము తొడలు మోకాళ్ళు జానువుల మధ్యగా సంచరించు వాయువు. మలమూత్ర ఇత్యాది విసర్జనలు అపానవాయు కార్యక్రమములు. మూడు సమాన ప్రాణము దేహమునందు అంతటా ఆపాదమస్తకము సంచరిస్తూ ఉన్న వాయువు. సర్వమునకు పరస్పరము సమన్వయమును పర్యవేక్షిస్తూ ఉంటోంది. నాలుగు ఉదానము దేహములోని కణతలు చేతి మణికట్టు కంఠము మొదలైన ప్రాణస్థానములందు చేతులయందు కాళ్లయందు ప్రసరించుచున్న వాయువు. ఊర్ధ్వ గమనధర్మము నిర్వర్తించు వాయువు. ఐదు వ్యానము రెండు కళ్లలోనూ బొడ్డు నాభి ఎందు పిక్కలయందు చెవులయందు రెండు కళ్ళు మధ్య ప్రదేశమునందు భుజస్కందములయందు కాళ్లచీలిమండలములయందు సంచరించుచున్న వాయువు. ఆయా అంగములను విడివిడిగా ఉంచు ధర్మము నిర్వర్తిస్తూ ఉండటంచేత వివాదకృత్ప్రాణము అని కూడా అంటారు. పంచ అపప్రాణములు నాగము కూర్మము కుకరము దేవదత్తము ధనంజయము పంచోపవాయువులు అని కూడా అంటారు. నాగవాయువు కక్కుకొనుటము వ్యర్థ పదార్థములను త్యజించటము కొరకు సహకరిస్తున్న ఉపవాయువు. కూర్మము కనులు మూయటయందు తెరచుటయందు సహకరిస్తున్న ఉపవాయువు. కుకరము వాయుచలనము తుమ్ములను పర్యవేక్షించు ఉపప్రాణము. దేవదత్తము నిద్ర కునికిపాట్లు మొదలైన తంద్రికర్మలు పర్యవేక్షిస్తున్న ఉపప్రాణము. ధనంజయము దేహం యొక్క శోభ ఉత్సాహము ఆకాశములను పర్యవేక్షిస్తున్న ఉపప్రాణము. ఈ పంచప్రాణములు పంచోపప్రాణములు కూడా 72,000 నాడులలో జీవరూపములుగా నిత్యము సంచరిస్తూ ఉన్నాయి. ఈ జీవుడో ప్రాణ అపానములకు మనస్సుచే వసుడై దేహములో పైకి క్రిందికి నిరంతరము సంచారములు సలుపుచున్నాడు. ఈ విధంగా నిత్యసంచారి అయి ఈ జీవాత్మ దేశ ద్రిమ్మరివలె పరమాత్మ కల్పిత ఇంద్రియ దృశ్యలోకములలో పర్యటిస్తున్నాడు. ప్రాణన్ అపానముల వెంట ఇడపింగల నాడుల వెంట ఎల్లప్పుడు చంచలుడై తిరుగుచూ ఉండటంచేత ఈ జీవుడు ఈ దేహములో ఏ ఒక్కచోట కూడా నిలకడ కలిగి ఉండుటములేదు. ఇదిగో ఇక్కడ డొట్ అన్నట్లుగా జీవునికి ఒకచోట ఎక్కడా కుదురు లభించటం లేదు. గాలిలోకి విసరబడి భుజములచే కొట్టబడుచున్న బంతివలె ప్రాణనపానముల వెంట బలవంతముగా పరుగులు తీయచు పైకి క్రిందికి అవిశ్రాంతంగా దేహములో తిరుగాడుచున్నాడు. ప్రాణము అపానము చేతంపానము ప్రాణము చేత ఆక్రమించబడి మృంగబడుచూ ఉండగా ఈ చంచల జీవుడు ప్రాణంపానముల మధ్య గల నిశ్చల స్థానమును అనుక్షణికంగా కోల్పోవచునే ఉన్నాడు. గాలిలో హాయిగా ఎగిరే పక్షిని పట్టి తెచ్చి ఒక గుంజకు సన్నని త్రాడుతో కట్టి వదలితే ఆ పక్షి త్రాడు యొక్క చుట్టూ కొలతలను అధిగమించలేక అక్కడక్కడే ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటుంది కదా. ఈ జీవాత్మ కూడా దేహభావ పరిధులలో ఆ విధంగా చిక్కుకుని దుహఖితుడై బంధములను పొంది గంతులు వేస్తూ ఉన్నాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తుల మధ్య దేహదేహాంతరములుగా అవిశ్రాంతంగా కాందిసికునివలే ప్రయాణములు సాగిస్తున్నాడు. అట్టి ఈ జీవుని యొక్క సహజ రూపము ఎట్టిది? సందర్భ రూపము ఎటువంటిది? ఆత్మగా ఈ జీవుని వాస్తవ స్వరూప స్వభావములు ఏమై ఉన్నాయి? ఈ విషయాలు ఆత్మతత్వజ్ఞానము దృష్ట్యా ఎరిగినప్పుడు అట్టివాడు యోగవేత్త ఆగుచున్నాడు. అది ఎరుగనంతవరకు అనుక్షణికంగా స్వానుభవం కానంతవరకు యోగవేత్త కాలేడు. యోగాభ్యాసి మాత్రమే. నిత్యము చంచలుడై దేనిని నమ్మక పొందక ఆగక తిరుగాడుచూనే ఉంటాడు. అట్టి చంచలత్వమే జీవుని సర్వదుహకమునకు కారణమగుచున్నది. అంతేగాని దృశ్య వ్యవహారములు దుహఖమునకు కారణము కాదు. జీవుని ఉరుకు పరుగులు ఈ జీవుడు ప్రాణముల వెంటబడుచున్నవాడే హం అను ఉచ్చారణచే బయటకు వెళ్ళుచున్నాడు. సమ్ అని పలుకుచూ లోనికి వచ్చుచున్నాడు. ఈ విధంగా హం సమ్ హం సమ్ అనురూపముగల శ్వాస ప్రశ్వాసలచే అసంకల్పితంగా ప్రవర్తిస్తున్నాడు. పగలు రాత్రి మెలకువ నిద్రా సమయములలో కూడా రోజుకు 21,600 సార్లు సోహం జపము అసంకల్పితముగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. కాని ఏమి లాభం? మనస్సును ప్రాణనుపానముల మధ్యగల నిశ్చల స్థానములో జేర్చలేకపోవటంచేత అనేక వ్యసనములు, దిగుళ్ళు, దోహఖములు పొందుచూనే ఉంటున్నాడు. పొట్ తన దోహఖములకు స్థితి గతులకు కారణం మాత్రం దృశ్యములో వెతుకుచున్నాడు. ఎంత వెతికినా దృశ్యములో అతనికి శాంతి లభించటమే లేదు. శ్వాసపై ధ్యాస అజపా గాయత్రి మనస్సును నియమించి హం సో హం అనురూపముగా జరుగుచున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ దృశ్య సందర్భముల వెంట ఈ మనస్సు పరుగులు తీయకుండా నియంత్రిస్తూ క్రమంగా ప్రాణన అపానముల మధ్య నిశ్చల చిదాకారమును అనుభూతిగా సంతరింపజేసుకోవటమే అజపాగాయత్రి. అట్టి అజపాగాయత్రి శ్వాస సంఖ్యలను నియంత్రించునదై క్రమంగా నేను దేహ దృశ్య జీవాత్మలకు నిబద్ధుడను కాను అనురూపమగు మోక్షమును ప్రసాదించుచున్నది. నా అంశ అగు జీవాత్మ హంసోహం అజపాగాయత్రి ప్రణవమును స్వభావసిద్ధంగానే నిర్వర్తిస్తున్నది. నేను జీవాత్మ పరిమితుడనా? కాదు. ప్రాణనుపానముల వెంట పరుగులు తీస్తున్న జీవాత్మకు ప్రాణశక్తికి ప్రాణప్రసరణములకు నియామకుడును, పర్యవేక్షకుడను, సాక్షిని కూడా. ప్రాణ అపానముల జననలయస్థానమును ఆక్రమించుకొని ఉన్నవాడను. నిర్హేతు నిత్య నిర్మలాత్మాకార స్వరూపుడనే ప్రకాశించువాడను. అనుష్ఠానమును కించిత్ సంకల్పిస్తూ ఉన్నంత మాత్రంచేతనే ఈ జీవుడు సర్వపాప దృష్టుల నుండి విముక్తుడు కాగలడు, నిత్య నిర్మలుడై ప్రకాశించగలడు. అటువంటి ప్రాణన్పానములను ఏకస్థానమునకు తెస్తూ గమనించు అతీతస్థానము అగు యోగస్థితికి సరితూగగలిగే విద్యగాని, జపముగాని, పుణ్యముగాని భూతభవిష్యత్తులలో మరొకటేదీ లేదు. అట్టి అజపాగాయత్రి ధ్యాసపూర్వక ధ్యానము ఈ జీవుని నిరామయమగు బ్రహ్మస్థితికి చేర్చగలదు. కుండలిని యోగము మోక్షద్వారభేదనము. మట్టి బొమ్మలలో మట్టివలె ఈ విశ్వమంతా ఆక్రమించియున్న కుండలిని అని పిలువబడుచున్న పరమేశ్వరి శక్తి ఈ భౌతిక దేహములో ఇచ్ఛ శక్తిరూపముగా ప్రతిష్ఠితమై దాగియున్నది. అట్టి కుండలిని దేవి తన ముఖముపై దృశ్య పరిమితరూపమైన ఆచ్ఛాదనము ధరించి ఈ దేహములో కునుకులు తీయుచున్నది. ద్రౌజీ నంబ్ ధ్యాసను దృశ్యము వైపుగా ఇచ్ఛాపూర్వకంగా ఉండి ఆత్మ యొక్క స్వానుభవమును ఏమరచటమే కుండలిని యొక్క కునుకులు. ఒకటి ఆలోచనలకు ఆవల ఏకాగ్రత రూపమగు మనస్సు, రెండు పంచ ప్రాణ ఉపప్రాణ ధర్మములను నిర్వర్తించు ప్రాణశక్తి, మూడు జ్ఞానాగ్ని అగ్ని. ఈ మూడిటిని ఉపకరణములుగా తీసుకొని డొట్ దేహములో నిద్రిస్తున్న దేహాంతర్గత కుండలయని రూప విశ్వశక్తి దేవత ముఖముపై గల ఆచ్ఛాదనలను తొలగించాలి. విశ్వరూపుడు విశ్వాతీతుడు విశ్వసాక్షి అగు స్వస్వరూపం యొక్క స్వానుభవము కొరకే విశ్వశక్తి స్వరూపిణియగు కుండలేని దేవి బ్రహ్మరంధ్రఛేదన అనునది మహత్తరమగు ఉపాయము. దారముతో గృచ్చబడిన సూదిని వస్త్రము కుట్టునప్పుడు పైకిలాగు తీరుగా కుండలని శక్తిని నిద్రలేపుతూ సముత్సాహముతో నింపివేయాలి. యోగ్య నిద్రలేచిన కుండలిని శక్తిని కుంచుకతో హఠముగా తలుపులు డోర్స్ తెరుచుకునేట్లుగా చేయు విధంగా ప్రాణ అపాన ఏకీకృత యోగాభ్యాసముచేత ఇడ పింగళ హస్తములతో సుషుమ్న ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేర్చాలి. మోక్షద్వారమును శిరస్సు యొక్క ఉపరితలముపై గల బ్రహ్మరంధ్రమును బలవంతముగా తెరచివేసుకోవాలి. అట్టి కుండలినీ శక్తి యొక్క బ్రహ్మరంధ్ర విభేదనముచే ఆ యోగి జగత్తులలో నేనును అధిగమించి నాలోని ఆత్మలోని కల్పిత జగత్ చమత్కారము అను సహస్రస్థానము చేర్చున్నాడు. కుండలిని దేవీ సుప్రభాతము గురించిన యోగ సాధనా విధానములు. కుండలిని శక్తితో బ్రహ్మరంధ్ర స్పర్శ. రెండు చేతులను సంపుటీకరించి ముకుళించి పద్మాసనమును సుదృఢముగా అవధరించి సుఖాసీనుడై చుబుకమును గడ్డము చివరి కొనను వక్షస్థలముపై గుండె మధ్యభాగముపై తాకించుచు బుద్ధితో ధ్యానమును అవధరిస్తూ సర్వాత్మకుడు నిత్యుడు అప్రమేయుడు అగు పరమాత్మను ధ్యానిస్తూ క్రిందగా ప్రసరించు స్వభావముగల అపానవాయువును మరల మరల బుద్ధిపూర్వకంగా పైకిలాగుచు. పూరక ప్రాణాయామము గాలిని లోనికి నిండుగా పీచు ప్రక్రియను నిర్వర్తిస్తూ క్రమంగా కనుబొమ్మల మధ్యగల ఆజ్ఞాచక్రాకాశము ద్వారా శిరస్సుకు ఉపరితల స్థల ఆకాశమగు బ్రహ్మరంధ్రములోనికి ప్రాణశక్తిని విస్తరింపజేయాలి. ప్రాణశక్తితో కుండలిని ఉత్సాహపరచి బ్రహ్మరంధ్రపు మూతను తొలగించాలి. అట్టి కుండలిని బ్రహ్మరంధ్ర ప్రవేశోపాసనను అభ్యసించు యోగి నేను నీవు జగత్తులతో కూడిన ఇదంతా సర్వదా బ్రహ్మమే కదా అను బ్రహ్మజ్ఞాననుభూతిని స్వభావసిద్ధంగా పొందుచున్నాడు. బ్రహ్మమే తానే సర్వత్రా వెలిచున్నాడు. నాడీ ద్వారములు పురక కుంభక యోగాభ్యాసము. నోరు ముక్కుపుటము కళ్ళు చెవులు గుదము శిశ్నము బ్రహ్మరంధ్రము. పద్మాసనమును ధరించి నాడిద్వారములను బుద్ధితో ధ్యాసతో సమీపించాలి. నాడీద్వారములను ముక్కు ద్వారా పీచిన వాయువుతో పూరించి ఉంచి అట్టి నాడీద్వారముల వద్ద కుంభకమును గాలిని నిశ్చలము చేయు విధిని అభ్యసించు యోగి నిత్యముక్తుడు. అతని పట్ల ఈ దేహ మనోబుద్ధి చిత్తాదులు జన్మకర్మలు డొట్ ఏమాత్రము కూడా బంధము కలిగించజాలవు. నాటకంలో నటిస్తున్నప్పుడు ఒక నటునికి సంబంధించిన పాత్ర యొక్క కష్టసుఖములు బంధ సంబంధములు అతనికి చెందినవి కావు కదా. అట్లాగే నాడీద్వారపురక కుంభక రేచకాభ్యాసిగు యోగికి నిత్యముక్తత్వము స్వభావసిద్ధమగుచున్నది. నవనాడులు రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కుపుటములు బొడ్డు శిశ్నము గుదము మొట్టమొదట ఒక్కొక్క నాడీద్వారములో పూరక కుంభక రేచకములను అభ్యసిస్తూ క్రమంగా ఒకటి సంవత్సరం కాలాభ్యాసము తరువాత నవరంధ్రములలో ఒకేసారి త్రియాసనములను నిర్వర్తించగలడు. ఈ విధంగా ఒకటి అపానవాయువును ఊర్ధ్వమునకు లాగుచు ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రాకాశములో ప్రవేశింపజేయటము. రెండు నాడులలో పూరక కుంభక అభ్యాసము అను ప్రక్రియల ద్వారా మూలాధారములో నిద్రాణమయున్న కుండలిని శక్తిని ఉత్తేజపరచి ఊర్ధ్వ ప్రయాణము నిర్వర్తించి యోగాభ్యాసి బ్రహ్మానంద స్వభావుడుగా స్వయముగా రూపుదిద్దుకొనుచున్నాడు. నవరంధ్రములలో పూరక కుంభకములచే అంగాంగములలోని అంతర్విభాగములను స్పృశిస్తూ ఉండగా అట్టి ప్రాణవాయు స్పర్శచే అంగములలో శ్రమంతా కొద్ది క్షణములలో శమించుపోగలదు. యోగా అభ్యాసము చేస్తున్నప్పుడు శ్రేయో ఆహారము కట్వన్ ఆమ్ల లవణము కారము పులుపు ఉప్పు పదార్థములను తగ్గించుచు పాలు అధికంగా తీసుకును చుండుటచే యోగాభ్యాసము సుఖమయము కాగలదు. బ్రహ్మభావనను ఉపాసించు బ్రహ్మచారి అయి మితాహారము స్వీకరిస్తూ యోగపరాయణుడగు యోగి యోగాభ్యాసము నిర్వర్తిస్తూ ఉండగా ఒక సంవత్సరకాలములో కుండలిని శక్తితో కుండలిని యోగంతో బ్రహ్మరంధ్రాకాశమును స్పృశిస్తూ సహస్రారములో ప్రవేశించి బ్రహ్మస్థితిని సిద్ధించుకోగలడు. ఇందులో అనుమానమే లేదు. సహస్రార స్థాన సిద్ధి: ఒకటి, నాలోని బ్రహ్మాండములతో కూడిన నేను; రెండు, బ్రహ్మాండములలోని నేనుల యొక్క అభేదత్వము; మూలబంధయోగము; మూలాధారములో నిద్రాముద్ర వహించియున్న కుండలిని, విశ్వశక్తిని చైతన్య ఆనంద స్ఫూర్తితో కంఠము పైభాగము వరకు నడిపించి అక్కడ ఇహపర దివ్యశక్తి స్వరూపిణియగు జగన్మాతగా ఉపాసించటము. అట్టివాడు యోగసిద్ధికి బ్రహ్మతత్వానుభవమునకు సంసిద్ధుడు అయినట్లే ఇది ఒక మూలబంధ యోగము. దేహములో సంచరించు ప్రాణంపణములను ఐక్యము చేయటము, ప్రాంతత్వమును దేహమంతా సమస్థితిగా అవధరించి ఉండటము రుట్ ఇది కూడా మూలబంధయోగము అనియే పిలువబడుచున్నది. అట్టి యోగాభ్యాసికి మలమూత్రముల విసర్జనము స్వాంతనము పొందినవై దేహము సుఖమయమై ఉండగలదు. అట్టి మూలబంధనయోగము అభ్యసించు యోగికి మూలాధారములో చలనముగల అపానవాయువును వెనుకకు మరల్చి అముక్కు నుండి లోకి ప్రవేశించుచున్న వాయువులతో ప్రాణశక్తితో ఏకము చేసి ధారణ చేయు అభ్యాసము ఆశ్రయించువానికి దొట్ దేహము దృఢముగా ఉండగలదు. వార్ధక్యములో కూడా ఈ దేహము ఆయా క్రియ వ్యవహారములందు ఆధ్యాత్మిక సాధనలయందు ఆరోగ్యపూర్వకముగా సులభ సుఖప్రద అపకరణముగా ఉండగలదు. ఆ యోగి యువకునివలే ఉత్సాహసము ధైర్యము సాహసము ఉత్తమ బుద్ధి కలిగి ఉండగలదు. యోగసాధనములలో మరొక మూలబంధ సాధన సుఖాసీనుడై కాలమడమతో గుదస్థానమును మూలాధార ఆకాశస్థానమును నొక్కిపట్టి పీడించుచు అక్కడ స్వభావసిద్ధంగా వచ్చి చేరుచున్న అపానవాయువు యొక్క క్రిందవైపు ప్రసరణను నిరోధించి అద్దానిని ఊర్ధ్వమునకు కదిలించుచు ప్రాణము ముక్కు నుండి లోనికి ప్రయాణిస్తున్న వాయువుతో పరస్పరము ఏకము చేసి ఒక్కచోటకి కంఠము హృదయము ఉదరమునకు గాని తెచ్చి ఉంచటము మూలబంధనములోని క్రియావిభాగము. ఉడ్యాన బంధన యోగాభ్యాసము మహాఖగా హంస రూపుడగు సోహంసో ఉచ్ఛ్వాస నిశ్వాస అనువర్తుడగు ఈ జీవుడు ఒకటి నాసిక యొక్క మూలస్థానమునకు కొంచెము క్రిందగా అధోభాగ ఆకాశముగా ఉండు ఆజ్ఞాచక్రస్థానమునకు చిత్త ప్రాణములను చేర్చి ఎడతెరిపి లేకుండా రోజంతా మెళుకువ ఉన్నంతవరకు నిలిపి ఉంచు యోగాభ్యాసము ఉడ్యాన బంధము అంటారు. రెండు అట్లాగే దొట్ నాభికి పైభాగముగా పొట్ట ఉదరము నకు ఎడమవైపుగా పశ్చిమంగా ఉన్న ఆకాశ ప్రదేశమునందు బుద్ధిని ఏకాగ్రం చేసి అక్కడి ఆకాశస్థానమును బుద్ధికి అనుభూతపరచి రోజు కొంతసేపు ఉంచటము కూడా ఉడ్యాన బంధయోగాభ్యాసమే. ఇట్టి ఉడ్యాన యోగాభ్యాసము మృత్యువు అనే ఏనుగుకు సింహ స్వప్నము వంటిది. జాలంధర బంధము బుద్ధిని ప్రాణ అపాన సంయోగస్థానమునందు నిలుపుచుండగా ఒకనొక ప్రశాంతత శిరస్సునందు రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అప్పుడు శిరస్సు యొక్క ఊర్ధ్వస్థాన ఆకాశంలో ఒకనొక చల్లటి రసజలము జనిస్తుంది. దీనినే యోగవాజ్మేయంలో ఆకాశగంగ అని అంటారు. శిరస్సులో జనించిన అట్టి ఆకాశగంగను శిరస్సుపై అనుభవమైన చల్లటి జలతత్వమును క్రిందుగా తెచ్చి కంఠ ప్రదేశములో నిలిపి ఉంచటమును జాలంధరయోగము అని పిలుస్తున్నారు. శిరో ఉపరి భాగము నుండి కంఠ ప్రదేశము వరకు ఈ జలంధరబంధ యోగము ఒకనొక మాధుర్యమును నింపి ఉంచుచుండగా ఆ యోగి అనిర్వచనీయమగు ప్రశాంతతను ఆస్వాదించుచున్నాడు. ఈ జాలంధరయోగము అభ్యసించు యోగి పట్ల సర్వదోహకములు ఆదుర్దాలు స్వయముగా శమిస్తున్నాయి. అప్పుడు అతని అమృత భావన చెదరదు. మనస్సు ఈ దృశ్యమునందు చిక్కుకోదు. అగ్నియందు పీయుషము అమృతబిందువు పడదు. అనగా అమృతభావన సర్వకాల సర్వ అవస్థలయందు కొనసాగుచూనే ఉండగలదు. ప్రాణవాయు సంచరణము స్వాధీనమై స్థిరత్వము పొందగలదు. ఖేచరి ముద్ర కపాలకుహరే జిహ్వా ప్రవిష్ట విపరీతగా భ్రువోహ అంతర్గత దృష్ట్యః ముద్రాభవతి ఖేచరి. ఖేచరి ముద్రను అభ్యసించు యోగులు రెండు విశేషములైన ప్రక్రియలు నిర్వర్తించువారే ఉంటున్నారు. ఒకటి, నాలుకను కొంచెము కొంచెముగా పైవైపుగా మడచటము. ఆ విధంగా మడిచి నెమ్మదిగా నాలుక చివరితోను కొండ నాలుక అగ్రభాగమును కపాలకు హరమునకు శిరస్సు భాగమగు పుర్రయొక్క బ్రహ్మరంధ్రమునకు సూటిగా గలపై దడవలోని కొండ నాలుక చివరి స్థానమును నాలుకాగ్రభాగముతో స్పృశించు యోగము. దీనిని లంబికాయోగము అని కూడా అంటారు. ఇది గురుముఖత సూచనలు పొంది అభ్యసించాలి. రెండు, అదే సమయంలో దృష్టిని విషయములన్నింటి నుండి వెనుకకు మరల్చి భ్రూమధ్య రెండు కనుబొమ్మల మధ్యగా కొంచెము క్రిందగా గల ఆకాశము లో ప్రవేశింపజేసి అక్కడ నిశ్చలముగా ఉంచటము. ఈ రెండూ కలిసి ఖేచరి ముద్ర ఆగుచున్నది. భ్రూమధ్యగల ఆకాశములో గురూపముగాని శివలింగముగాని ఇష్టమైన తీర్థస్థలంలో గల ఇష్టదేవతా రూపమును గాని భావించి మననము ద్వారా అనుభూతపరచుకుంటూ దృష్టిని ఇంద్రియ విషయ ప్రాపంచక సందర్భ సంఘటనల వైపు పరుగులు తీయకుండా నయంగా సోఫ్లీ అండ్ పాజిటివ్లీ నియమించటము. పై ఉభయము నిర్వర్తిస్తూ ఉండటమే ఖేచరి ముద్ర. ఇట్టి ఖేచరి ముద్ర అభ్యసిస్తూ ఉండగా అట్టి యోగి మరణదశను పొందడు. అనగా అట్టివాని బుద్ధి అవగాహనలకు మరణము ఒక వస్త్రమును వదలి మరొక వస్త్రము ధరించునంతటి స్వల్ప విషయముగా ఆగుచున్నది. అట్టివాడు నిద్ర ఆకలి దప్పికలను జయించి వాటిని తన స్వాధీనమునందు కలిగినవాడగుచున్నాడు. అంతేకాదు, మహాభారతంలో విరాట్ పర్వ ఉత్తరగోగ్రహణం సంఘటనలో భీష్ములవారు అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రమునకు నిద్రావసుడు అవని విధంగా ఖేచరి ముద్రను అభ్యసించు యోగి పరవశ భయ ఉద్వేగ సంబంధితమైన మూర్ఛదశకు గురికాడు. ఖేచరి ముద్రను ఎరిగిన అభ్యసించుచున్న యోగి రోగబాధలచే పీడించబడని వాడై శారీరక బాధలకు సాక్షిగా ఉండగల సామర్థ్యము కలిగి ఉండగలడు. కర్మలు కర్మఫలములు అతనిని బంధించజాలవు. వాటికి అతీతమగు స్థానమును చేరిన బుద్ధిని అతడు పొందుచున్నాడు. అంతేకాదు, ఖేచరి ముద్రాభ్యాసి కాలము కల్పించు మార్పు ఉచేర్పులకు అతీతత్వము వహించగలిగినవాడై ఉంటాడు. చిరునవ్వు చెదరనివాడై ఉండగలడు. నాలుక చివరకు కపాల రంధ్రమును తాకిస్తూ చిత్తమును భ్రూమధ్యమున నిలుపుటలో ప్రావీణ్యత పొందిన యోగి యొక్క చిత్తము దృశ్యమును జయించి చిదాకాశములో ఆనందముగా విహరిస్తూ ఉండగలదు. ఆగామి సంచిత ప్రారబ్ధములు ఆతనిని నిబద్ధించలేవు. అవన్నీ ఆ యోగికి అసంబంధించినవి అవుతాయి. ఖేచరి ముద్ర వహించిన వానికి ఆకాశంలో సంచరించు సిద్ధులు కూడా నమస్కరిస్తూ సగౌరవంగా చూచువారే ఉంటారు. అతడు సిద్ధనమస్కృతుడై ఉంటాడు. ఖేచరి ముద్రచే సిద్ధించు లంబయోగమును సిద్ధ యోగముద్ర అని కూడా పిలుస్తున్నారు. ఖేచరి ముద్రచే ప్రాప్తించే లంబిక ఉద్యోగ స్థితిచే శుక్లముపై ఆధిపత్యము కలుగుచున్నది. అనగా కామిని ఆలింగన సంబంధమైన బిందు పతనమును జయించినవాడై ఉంటాడు. స్వస్థానము నుండి దృశ్య విషయములోకి చిత్తుడు కాకుండానే సర్వము నిర్వర్తిస్తూ ఉండగలడు. యోగములో సిద్ధించే బిందుస్థానము నుండి ఏమాత్రము పతితుడు కాడు. బిందు పతనమునను శాసించగల అట్టి ఖేచరి ముద్రాస్థిత లంబికా యోగి సిద్ధునికి అకాల మృత్యుభయము ఉండదు. దేహమంతా చిచ్చేతన్య బిందుస్థితమై ఉంటున్న అట్టివానికి ఇక మృత్యు భయమేముంటుంది? యావత్ బిందుః స్థితో దేహే తావత్ మృత్యు భయం కుతః. మార్పు చేర్పులకు సంబంధించిన మృత్యుభయము ఉండదు. ఈ ఖేచరి ముద్ర లేక యోనిముద్ర సిద్ధుడగు లంబికాయోగి బిందుస్థానము నుండి బిందు ఏకాగ్రత నుండి కించిత్ చీతి పొందినప్పటికీ తిరిగి బ్రహ్మ తేజస్సును సమాకర్షించి యోని మండలములో అచ్యుతుడై ఉండగలడు. రేతస్సు స్ఖలించినప్పటికీ తేజస్సును ఆకర్షించి తనయందు పదిలము చేసుకొని ఉండగలడు. యోనియందు స్రవించు రజోబిందు తేజస్సును సమాకర్షించి లంబిక కొండనాలుక యందు ఆ తేజస్సును పదిపలచుచున్నప్పుడు ఆ యోగి లంబికాయోగ సంపన్నుడు అగుచున్నాడు. హఠయోగ దీపిక అను యోగశాస్త్ర పాఠక పుస్తకమునందు స్ఖలన తేజస్సును కపాల కుహరమునకు జేర్చుట అను యోగ విధి వజ్రోళి ముద్ర అను పేరుతో వర్ణించబడుచున్నది. బిందు యోగము. ఈ జీవజాల సృష్టి అంతా బిందుయోగము చేతనే సిద్ధిస్తోంది. అట్టి ప్రకృతిలో ప్రవర్తమానమై ఉంటున్న బిందువు రెండు రీతులైనవి. ఒకటి పాండర బిందువు శుక్ల రూపము, పురుష సంబంధమైనది. రంగు తెలుపు శివస్వరూపము పురుషుడు. రెండు లోహిత బిందువు సోనితము, స్త్రీ సంబంధమైనది. రంగు రక్తవర్ణము పగడపు రంగు ప్రకృతి. రజోబిందురూపము స్త్రీయోని స్థానమున ఉండునది. శిష్న స్థానములో చోటు చేసుకునే శుక్ల బిందువుకు యోని స్థానమునందుగల సోనిత బిందువుకు ఐక్యతచే సృష్టి దేహములు ఏర్పడుచున్నాయి. ఇది జీవబ్రహ్మైక్య సంబంధమైనదని గ్రహించబడుగాక. ఈ జీవునిలో జీవబ్రహ్మైక్య యోగ రూపముగు శుక్ల సోనిత బిందు యోగము సుదుర్లభమైన విశేషము. అది పురుష డూయర్ ప్రకృతుల డూయింగ్ సమ్మేళనము. అకారముతో ఒమకార ఐక్యరూపమగు ఓం. బిందువు శివుడు రజము శక్తి, ఆ శివుడు పురుషుడు. బిందువు చంద్రుడు రజము, సూర్యుడు ఉమ శివ స్వభావము భావన ఊహ. ఈ ఉభయముల ఐక్యతయే బిందుయోగము. యోగాభ్యాసముచే ప్రకృతి పురుషుల రజ శుక్లముల సమాగమము ఏర్పడుచున్నది. అట్టి సమాగమముచే యోగికి పరతత్వము సిద్ధిస్తోంది. శ్రేష్టమగు విశ్వరూప దివ్య శరీరము ఈ జీవుని పట్ల రూపము దిద్దుకొంటోంది. అది అభౌతికమైన ఆత్మానంద నిర్మిత మహద్దేహము. దివ్యత్వము రవిచంద్రుల సోనిత శుక్లముల ప్రకృతి పురుషుల దృశ్య ద్రష్టల దుట్ ఏకత్వముచే అట్టి యోగ సాధకునికి దివ్య శరీరము లభిస్తోంది. అది దేహ దృశ్యములకు సాక్షి శరీరము. ఎవ్వరైతే ఈ శరీరములో శుక్లము చంద్రతత్వ సంయుక్తమని తేజస్సు సూర్య సమన్వితమని గమనించువారే ఆ రెండిటి యొక్క సమరస విశేషత్వము ద్రష్టద్ దృశ్యముల ఏకత్వము తెలుసుకొనుచున్నారో అట్టి యోగులే యోగమును ఎరిగిన యోగవేత్తలు. శుక్ల సోనితముల సరసత్వము మహాముద్ర. యోగాభ్యాసముచే చంద్ర సూర్యులలో దృశ్య ద్రష్టలలో ప్రకృతి పురుషులలో భేదదృష్టి సంబంధమైన దోషజాలమంతా శోధించబడగా డొట్ చంద్రసూర్యుల రసాంశములు పవిత్రమై ఏకత్వము పొందుచున్నాయి. అట్టి ఏకత్వము మహాముద్ర అని పిలువబడుచున్నది. చంద్ర సూర్యుల ప్రకృతి పురుషుల జీవాత్మ పరమాత్మల ద్రష్ట దృశ్యముల త్వం తత్ల జగత్ జీవుల త్వం అహంల సమరస భావన సమరస అనుభవయోగ సిద్ధియే మహాముద్ర. మహాముద్ర యోగాభ్యాస విధానము వక్షోన్యస్త హనుహ నిపీడ్య సుశిరం యోనేశ్చ వామంఘ్రిణ హస్తాభ్యాం అనుధారయన్ ప్రవితతం పాదం తథా దక్షిణం ఆపూర్య శ్వసనేన కుక్షియుగళం బధ్వా సనేహ రేచేత్ ఏషా పాతక నాశని నను మహాముద్ర నూనాం ప్రోచ్యతే. ఒకటి మొట్టమొదట సుఖ ఆసీనుడై. రెండు గడ్డము యొక్క చివరి భాగమును చుబుకమును వక్షస్థలము గుండెకు తాకించుచు. మూడు యోని యొక్క మలవిసర్జన దేహ విభాగము యొక్క సుశిరమును బెజ్జమును ఎడమపాదము చేత బిగించి కుడిపాదమును రెండు చేతులతో పట్టుకొని. నాలుగు వాయువును పూరక కుంభక ప్రాణాయామముల ద్వారా కుక్షిలో పొట్టలో నింపి 5. నెమ్మదిగా రేచక ప్రాణాయామ ప్రక్రియ ద్వారా గాలిని బయటకు వదలిచు డుట్ నిర్వర్తించు విధానము యోగశాస్త్రముచే మహాముద్ర అని నిర్వచించబడుచున్నది. అట్టి మహాముద్ర వలన యోగసాధకుని పట్ల సర్వ పాపదృష్టులు ప్రక్షాళనము అగుచున్నాయి. ఈ విధంగా శుక్లము శోణితము ఆలోచన ఆలోచించబడునది, భావన భావించబడునది, అనుభూతి అనుభూతమై పొందబడుచున్నది మొదలైన విభజనలే ప్రతి జీవునిలోని పురుష స్త్రీ రూపములగు శుక్ల శోణితములు. ఆ రెండిటి యొక్క సమరసత్వధారణ మహాముద్ర.